వరించే ప్రేమానికి వందనం, సమస్తం చేశానికే అంకితం. నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణము కయుగమై. నీవు లేని నా పయనమే, నిదురలేని ఓ నయనమే, నిన్నే వెతికి నా హృదయమే అలిసే సొలిసే. నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన, సల్పినానే ఆరాధన తెలిసే తెలిసే. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశానికే అంకితం. వరంగా నా కోనాడే నువ్వు కనిపించంగా, ప్రియంగా మాట్లాడానే నేను నువ్వెచ్చగా. ఓ నా మనసుకి చిలిమైనది నీ హస్తమే, నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే. నీ చూపులు నా ఎద చొరబడనే, నీ పలుకులు మరి మరి వినబడనే, నీ గురుతులు చెదరక నిలబడనే ఒక తీపి గతమల్లే. నిన్ను జగతికో జ్ఞాపకం, నాకు మాత్రం అది జీవితం. దాచిన నిష్ఠురం అది నే తొలిచే. అన్ని ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం, నోచుకోదులే ఏ సుఖం తెలిసే తెలిసే. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశానికే అంకితం. చీకటే శరీరమేగా భేదం ఆత్మలు ఒక్కటే. ఓ తన శ్వాసగా నన్ను నిలిపెలే నా ప్రాణమే, ఓ తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే. తన రాకకు నేనొక ఆమనిగా, ఒక సీతను నమ్మిన రామునిగా, వనవాసము చేసడివే మనగా వేచేను ఇన్నాళ్ళు. తారవా ప్రణయ ధారవా, దూరమీదరికి చేరవా, మాధురై ఎదను మీటవా మనసే మనసే. ప్రేమలే పొంగి వెళ్ళువా, తేనెలే చిలికి చల్లగా, తీగలా మేను అల్లవా తెలిసే తెలిసే. వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశానికే అంకితం. నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణము కయుగమై. నువ్వు లేని నా పయనమే, నిదురలేని ఓ నయనమే, నిన్ను వెతికి నా హృదయమే అలిసే సొలిసే. నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన, సల్పినానే ఆరాధన తెలిసే తెలిసే.